विष्णुचित्तात्मजागोदा श्रीधन्वीपुरवासिनी प्रिया श्रीरङ्गनाथस्य सा नो रक्षतु सर्वदा। वों श्रीमत्यै गोदादेव्यै नमः। ఈరోజు పాసురం నాయకనాయ్ నింద్ర నందగోపనుడయ నాయకనాయ్ నింద్ర నందగోపనుడయ నాయకనాయ్ నింద్ర పాసురం యొక్క తాత్పర్యం. గోకులంలో ఎల్లరకు నాయకుడై నందగోపుని భవనమును కాపలాకాయు భవనపాలక మమ్ము లోనికి పోనిమ్ము జెండాలతోడను తోరణములతోనూ శోభించుచున్న ద్వారమును కాపాడు ద్వారపాలక మణులచే సుందరమైన తలుపుల గడియను తెరువుము గోపబాలికలమైన మాకు మాయావియు మణివర్ణము కలవాడును అగు శ్రీకృష్ణ పరమాత్మ వినసొంపుగా ధ్వనిచేయు పరా అను వాద్యమునిచ్చెదనని నిన్ననే మాకు మాట ఇచ్చి ఉన్నాడు. మాకు వేరొక ప్రయోజనాస ఏమాత్రమూ లేదు. పరిశుద్ధమగు భావముతో వచ్చితిమి శ్రీకృష్ణుని మేల్కొల్పుటకు గానము చేయదలిచి వచ్చినాము. స్వామి, నీవు ముందుగానే కాదని పలుకకుము. దగ్గరగా ఒకదాన్నొకటి బిగువుగా కరుచుకొని నిలిచి ఉన్న తలుపులను నీవే తెరిచి మమ్ములను లోపలికి పోనీయవలేను అని గోపికలు భవనద్వార పాలకుని కోరిరి. సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. ఓం శ్రీమత్యై విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్య మంగళం.